జన్యువులు పుస్తకం 6వ భాగం. దీనిలో 3వ అంశం ఫ్లెమింగ్ క్రోమోజోములు. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు జంతువుల మొక్కల అవయవాలని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలోని వివరాలను సూక్ష్మాలను పరిశీలించడానికి సూక్ష్మదర్శినిని వాడారు. జీవరాశులలో సూక్ష్మదర్శినిలో తప్ప కంటికి కనిపించనంతటి చిన్న చిన్న నిర్మాణాలు వారికి తారసపడసాగాయి. వాటికి కణాలు అని పేరు పెట్టారు. జంతువులలో కన్నా మొక్కల్లో కణాలు తేలికగా కనిపిస్తాయి. 1838లో మథయాస్ జాకబ్ స్లైడెన్ అనే జర్మన్ వృక్ష శాస్త్రవేత్త మొక్కలన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని ప్రకటించాడు. ఆ కణాలను వేరు చేస్తూ పలుచని గోడలు ఉంటాయన్నాడు. మొక్కల నిర్మాణానికి కణాలే రాళ్ల వంటివి అన్నాడు. ఆ మరుసటి సంవత్సరమే థియోడోర్ ష్వాన్ అనే మరో జర్మన్ జీవశాస్త్రవేత్త ఈ భావనని మరింత విస్తరింపజేశాడు. మొక్కలే కాదు, జంతువులు కూడా కణాలతోనే నిర్మింపబడతాయని అన్నాడు. జంతు కణాల గోడలు మరింత పలుచగా ఉన్నాయన్నాడు. స్లైడెన్ ష్వాన్లు ఆ విధంగా జీవకణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరి భావన నిజమని తర్వాత కాలంలో తేలింది. 1845లో కార్ల్ ఫాన్ సీబోల్డ్ అనే జర్మన్ జీవశాస్త్రవేత్త ఒకే ఒక కణంతో నిర్మితమైన అతి సూక్ష్మమైన జీవరాశులు కూడా ఉన్నాయని నిరూపించాడు. కంటికి కనిపించేటంత పెద్ద ఆకారం గల జీవరాశులు ఎన్నో కణాలతో నిర్మించబడి ఉంటాయి. వీటిని బహుళ కణ జీవాలు అంటారు. జీవి ఆకారం ఎంత పెద్దగా ఉంటే వాటిల్లో కణాల సంఖ్య అంత ఎక్కువగా ఉంటుంది. కణాల సంఖ్య పెంచుకుంటూ బహుళ కణ జీవాలు తమ ఆకృతిని పెంచుకుంటాయి. జీవాలన్నీ ఒకే కణం నుంచి తమ జీవితాన్ని మొదలు పెడతాయి. జంతువుల మొక్కల విషయంలో ఈ ఒకే కణం అండకణం అవుతుంది. ఎదిగిన మానవ దేహంలో సుమారు 50 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. కానీ ఈ కణరాశికి ఆరంభం ఒక కణం మాత్రమే. ఒక కణం 2గా విభజన చెందుతుంది. ఆ 2 కణాలు పెరిగి అవి కూడా విభజన చెంది మొత్తం 4 కణాలు అవుతాయి. అలా 45 సార్లు విభజన చెందితే చాలు, ఒక కణం 50 లక్షల కోట్ల కణాలు అవుతుంది. ఇంతకీ ఈ కణాలు ఎలా విభజన చెందుతాయి? కణ విభజన చెందినప్పుడు కణాలలో ఏం జరుగుతుంది? కణాలని చిన్న చిన్న నీటి బొట్లలా ఊహించుకుంటున్నారేమో. ఒక నీటి బొట్టు 2 నీటి బొట్లు అయినట్టే ఒక కణం 2గా విడిపోతుందని అనుకుంటున్నారా? కానీ ఆ ఊహ పూర్తిగా నిజం కాదు. సూక్ష్మదర్శనంలో పరిశీలిస్తే కణం వట్టి నీటి బొట్టు కాదని తేలికగా తెలుస్తుంది. అంత చిన్న కణంలో కూడా ఇంకా చిన్న అంతరంగ అంశాలు ఉన్నాయి. కణ సిద్ధాంతం పూర్తిగా స్థాపించబడకముందే కొంతమంది శాస్త్రవేత్తలు కణకేంద్రంలో ఒక చిన్న నిర్మాణాన్ని గుర్తించారు. స్కాటిష్ జీవశాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్కి ఈ నిర్మాణం ఎంత తరచుగా కనిపించేది అంటే అది కణాలు అన్నిటిలోనూ ఉంటుందని చాటాడు. ఆ నిర్మాణానికి న్యూక్లియస్ అని పేరు పెట్టాడు. లాటిన్లో చిన్న పప్పు అన్న అర్థం గల పదం నుండి ఈ పేరు వచ్చింది. పెద్ద డొల్ల మధ్యలో చిన్న పప్పు ఉన్నట్టు ఈ నిర్మాణం కనిపించింది. కణ సిద్ధాంతానికి మూల పురుషుల్లో ఒకరైన స్లైడెన్కి కణ విభజనకి ఈ న్యూక్లియస్ చాలా అవసరం అనిపించింది. బహుశా ఈ న్యూక్లియస్ పైపొర చిప్పిల్లి అందులో నుంచి పిల్ల కణాలు పుట్టుకొస్తాయేమోనని ఊహించుకున్నాడు. కానీ 1846లో ఫాన్ నాగిలి కణ విభజన అలా జరగదని నిరూపించాడు. కణ విభజనలో మరి న్యూక్లియస్ పాత్ర ఏమిటి? కణ విభజన జరిగినప్పుడు ఒక కణంలో న్యూక్లియస్ ఉండి 2వ కణంలో లేకపోతే న్యూక్లియస్ లేని కణం చచ్చిపోతుంది. న్యూక్లియస్ ఉన్న కణం మామూలుగా ఎదిగి తగు సమయంలో విభజన చెందుతుంది. మరి కణ విభజన ఎలా జరుగుతుందో తెలుసుకోవటం ఎలా? కణాల అంతరంగ అంగాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. సూక్ష్మదర్శినిలో చూసిన అంతా ఛాయామాత్రంగా కనిపిస్తుంది. దృశ్యాన్ని ఇంకా పెద్దగా చేసినా ఛాయ పెద్దదవుతుందే తప్ప చిత్రంలో స్పష్టత రాదు.